కాలనేమి చేసిన హితోపదేశము యుద్ధ కామ్ ఆరవ సర్గ. కాలనేమి ప్రియంతే కర్వాణ్యేవ న ప్రాణానార్యామ్యహం మారిచ స్వయధారణ్యే పురాభున్ముగరూపిణః. నూట పదిహేను. తథేవమేన సందేహే భవిష్యతి దశానన హతాః పుత్రాశ్చ హితాశ్చ బాంధవా రాక్షసాశ్చ తే ఘాతయిత్వా సురకులం జీవితే నాపి కింతవ రాజ్యనవా సీతాయా వా కిందేహేన జడాత్మనా సీతాం ప్రయచ్ఛ రామాయ రాజ్యం దేహి విభీషణే వనం యాహి మహాభా హౌరమ్యం మునిగణాశ్రయం స్నాత్వా పాత్రస్సుభజలే కృత్వా సంధ్యాధికాక్రియా తత ఏకాంతమా శ్రిత్య సుఖాసన పరిగ్రహ విసృజ్య సర్వత సంగమితరాస్ విషయాన్. బహ్యః బహ్యః ప్రవృత్తాక్ష్గణంసనే ప్రత్యన్ ప్రవాహయ ప్రకృతే భిన్నమాత్మానం విచారయ సదానఘ చరాచర జగత్కృత్స్నం దేహబుద్ధీంద్రియాదికం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దృశ్యతే శ్రూయతే చయత్సైషా ప్రకృతి ద్విత్యుప్తా సైవమాయేతి కీర్తితా సర్గస్థితి వినాశానాం జగత్పృక్షస్య కారణం లోహిత శ్వేత కృష్ణాది ప్రజా సృజతి సర్వదా కామక్రోధాది పుత్రాద్యర్హింసా తృష్ణాది కన్యకాః. మోహయత్మనిసం దేవమాత్మానం స్వైర్గు నైర్విభుం కర్తృత్వ భోక్తృత్వ ముఖాన్ స్వగుణానాత్మనీశ్వరే ఆరోప్య స్వవశం కృత్వా తేన క్రీడతి సర్వదా శుద్ధోప్యాత్మయైప్త పశ్యతివ సదా బహ్యః విస్మృత్య చ స్వమాత్మానం మాయాగుణ విమోహితః యదా సద్గురుణా యుక్తో బాధ్యతే అబోధరూపిణ నివృత్త దృష్టిరాత్మానం పశ్యత్యే వసదా స్ఫుటం జీవన్ముక్త అహ సదా దేహి ముచ్యతే ప్రాకృతైర్గుణే. త్వమస్యేపం సదాత్మానో విచార్య నియజస్త్రియః ప్రకృతరస్యమాత్మానం జ్ఞాత్వా ముక్తో భవిష్యసి ఫ్యాతుం యద్య సమర్థోసి సగుణం దేవమాశ్రయ హృత్పద్మకర్ణికే స్వర్ణపీఠే మణిగణాన్వితే మృదుశ్లక్షతరే తత్ప్రజానక. సహసంస్థితం వీరాసనం విశాలాక్షం విద్యుత్పుంజని భాంబరం కరీటహారకేయుర కౌస్తుభాదిభిరన్వితం నూపురయకటకే భాంతం తథైవ వనమాలయ లక్ష్మణేన ధనుర్ద్వంద్వకరేణ పరిసేవితం ఏవం ధ్యాత్వా సదాత్మానం రామం సర్వహర్దిస్థితం భక్త్యా పరమయయుక్తో ముచ్యతే నాత్ర సంశేహ శృణువైచరితం తస్య భక్తి ద్వితీయ మనన్యధేహ ఏవంచేత్కృత పూర్వాణి పాపాని చ మహానత్వపి క్షణాదేవ వినశ్యంతి యథాస్నే. స్థూలరాశయ యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై భజస్వరామం పరిపూర్ణమేకం విహాయ వైరం నిజభక్తి యుక్త హృదాసదాభావిత భావరూపమనామ రూపం పురుషం పురాణం. శ్లోక్ నలభై మూడు నుండి అరవై మూడవ శ్లోకము వరకు తాత్పర్యము. మూడు, నేను మీకు ప్రియము చేయుదును కాని ప్రాణములను లెక్క చేయను. రాషణమును ఆవణ్యమున జింక రూపము దాల్చిన మారిచునకెట్లాయెనో అట్లే నాకు కాగలదు. సందేహము లేదు, నీ కొడుకులను మనుమలను బంధువులు రాక్షసులను హతులైరి ఇట్లు అసుర కులమును చంపించి బ్రతుకుట వల్ల ఏమీ ప్రయోజనము? రాజ్యము చేతగాని సీతచేతగాని ఏమి లాభము? జడరూపమైన దేహముచేనేమి ప్రయోజనము? సీతను రామునకిచ్చి రాజ్యమును విభీషణున కిమ్ము? మహాబాహే, మునులుండే రమణీయ ప్రదేశములకు పొమ్ము. ఉదయము సభజలమున స్నానమాడి సంధ్యాది క్రియలు చేసి ఏకాంతమందు సుఖాసీనుడవై అన్నింటియందు ఆసక్తి వదలి. నూట పదిహేడు. ఇతర విషయములు దూరముగానుంచి బాహ్య విషయములందు ప్రవర్తించు ఇంద్రియ సమూహములను ఆత్మ విషయముగా చేయుము అనగా ప్రకృతి కన్న భిన్నుడైన ఆత్మ నెల్లప్పుడు విచారింపుము దేహము బుద్ధి ఇంద్రియములు మొదలగు జగత్తంతయు బ్రహ్మము మొదలు గరిక వరకు ఏదేది చూడబడుచున్నదో ఏదేది చూడబడునో ఏదేది కనబడునో అది అంతయు ప్రకృతి ఎనబడును. అది ఏ మాయ అని చెప్పబడుచున్నది అది ఏ జగత్తను చెట్టు యొక్క సృష్టిస్థితి నాశంబులకు కారణము. ఎర్రనివారు తెల్లనివారు మొదలగు వారిని సృష్టించుచుండును కామము క్రోధమును కొడుకులను హింస తృష్ణ అనుకూతుళ్లను సృజించుచున్నది, ఆత్మను తనగుణములచే మోహపరచుచున్నది. కర్తృత్వము భోక్తృత్వము మొదలగు తనగుణములను ఈశ్వరుడగు ఆత్మయందారోపించి అతనిని తనవశము చేసుకుని ఎల్లప్పుడూ అతనితో క్రీడించుచున్నది. ఆత్మశుద్ధుడగుటచే దర్శనాది వికారములు లేనివాడై ఈమాయతో కూడినవాడై నందున మాయ యొక్క గుణములచే విమోహితుడై తనదైన స్వరూపమును మరచి ఎప్పుడూ బాహ్య విషములను చూచుచుండునట్లు తోచున్నాడు. ఎప్పుడు జ్ఞానస్వరూపుడగు సద్గురువుతో కూడి ఎల్లప్పుడూ తన స్వరూపమునే స్పష్టముగా చూచుచున్నాడో అటు పిమ్మట అతడు జీవన్ముక్తుడైయుండును, ప్రకృతి గుణముల నుండి విడివడును. నీవును నిగ్రహింపబడిన ఇంద్రియములు గలవాడే ఈ విధమైన ఆత్మను గూర్చి విచారించి ఆత్మను ప్రకృతి కన్న భిన్నునిగా తెలిసి ముక్తుడవగుము. ఈ విధముగా నిర్గుణ ధ్యానము చేయుటకు సమర్థుడవు కానిచో సగుణరూపమునాశ్రయింపుము హృదయ కమలము ఎందలి కర్ణికలో మనలచే అలంకరింపబడిన మిక్కిలి మృదువు స్నిగ్ధమగు బంగారు పీట ఎందు సీతతో కూడా వీరాసనమున కూర్చునినవాడును, విశాలనేత్రుడును, మెరుపు లతో సమానమైన వస్త్రము కలవాడును, కిరీట హారకేయురములతో 118 కోసుభములతో కూడినవాడును, అందెలతోనూ కడియములతోనూ వనమాలతోనూ ఒప్పుచున్నవాడును, ధనుర్ద్వయము హస్తమునందుగల లక్ష్మణునిచే సేవింపబడువాడును, సమస్త భూతముల హృదయాకాశము సయ్యున్నవాడును, ఆత్మస్వరూపుడునగు రాముని ఈ ప్రకారముగా ఎల్లప్పుడు ధ్యానము చేసి యుత్తమమైన భక్తితో కూడినవాడై మనుజుడు ముక్తుడగును. సందేహము లేదు, ఇతరములందు మనస్సు లేనివాడవై భక్తులచే రామచరిత్రము వినుము. ఇట్లు చేసినచో మున్ను చేసిన మహాపాపముల నీయు ఆగ్ని వలన దూదిరాసులు కాలిపోవునట్లు క్షణమాత్రముననే నశించును. నీవు వైరము విడిచి ఏకాగ్రమైన భక్తితో కూడిన వాడవై అంతట వ్యాపించియున్నవాడుసు ఒక్కడును. నామరూపములు లేనివాడైనను హృదయముచే కల్పితమైన గుణరూపాదులు కలవాడును, పురాణ పురుషుడగు రాముని సేవింపుము. కాలనేమి చేసిన హితోపదేశమునకు కోపించిన వాడే దశకంఠుడు తాను చెప్పిన పని చేయకపోయిన చంపెదనని బెదిరించెను. ఓషధులను తెచ్చుటకే హనుమంతుడు ద్రోణాచలమునకు పోచుండగా కాలనేమి ఆంజనేయునికి విఘ్నము కలిగించుటకై ఒక తపోవనమును నిర్మించి మునివేషము ధరించి శిష్య పరివేష్టితుడైయుండెను. మారుతి ఆ ఆశ్రమమునకు బోయి నీరు త్రాగుటకై ఒక జలాశయమును చూపుడని కోరగా కాలనేమి ఒక శిష్యుని పంపెను. వాడొక సరోవరమును చూపించెను. హనుమ అందులో దిగి నీరు త్రాగుచుండగా ఒక భీకర మకరము మారుతి కాలును పట్టుకొనినవి హనుమదాని రెండు దవడళ్లను పట్టుకొని చీల్చి చంపివేసెను. దానినుంచి ఒక దివ్యరూపము బయల్వెడలి ఆకాశమున నిలిచి ఇట్లు చెప్పెను. ఓ వానరోత్తమ, నేనొక అప్సరసను, నా పేరు ధాన్యమాలి. ఒక మునిచే శపింపబడి మొసలిగా పుట్టి ఇప్పుడు నీ అనుగ్రహముచే శాప విముక్తి నైతిని. 119 వాడు మునీశ్వరుడు కాదు, రావణునిచే పంపబడి నీకు విఘ్నము కల్పించుటకు వచ్చిన రాక్షసుడు. వాణిని వధింపుము అని చెప్పి ఆమె స్వర్గము నకు బోయిను. హనుమంతుడు మాయావి యగు కాలనేమిని చంపి క్షీరసముద్రమునకు పోయి ద్రోణాచలమును చూచి అందు ఓషధులను కానక ఆ పర్వతమునే పెకలించి రాముని సన్నిధికి తెచ్చెను. సుషేణుడు ఆ ఔషధంను సేకరించి లక్ష్మణునికి చికిత్స చేసెను. లక్ష్మణుడు మూర్ఛ నుండి లేచెను. తిరిగి యుద్ధమారంభమాయెను. రావణుడు యుద్ధరంగము నుంచి నిష్క్రమించి కుంభకర్ణుని నిద్ర నుండి లేపించెను. వానికి జరిగినదంతై చెప్పి యుద్ధమునకు పురిగొల్పేను. వాడు విరగబడి నవ్వి అన్నతో సీతారాములు సాక్షాత్ యోగమాయ నారాయణులేనని వినియుంటిని. రాముడు సనాతన బ్రహ్మము, ఆయనతోటి వైరము వద్దు, భక్తితో సేవించినచో ప్రసన్నుడేతాడు అని ఎన్నియో నీతులు బోధించినను రావణుడు వినలేదు. విధిలేక కుంభకర్ణుడు యుద్ధరంగానికి బయల్దేరెను. వాడి భయంకరాకారమును చూచి వానరులు భయపడిపోయిరి. రాముడు వాయువ్యాస్త్రముతో కుడిచేతిని, ఆంధ్రాస్త్రముతో ఎడమచేతిని, అర్ధచంద్రబాణముతో పాదములను ఖండించెను. ఐంద్రాస్త్రముతో వాని శిరస్సు లంకాద్వారా మునపడునట్లు కొట్టెను. వాని దేహము సముద్రమున పడెను. వాని మూతికి దేవగంధర్వ ఋషి గణములానందించి పుష్పవర్షము గురిపించిరి. నారదుడ చెటికి వచ్చి ఈ విధముగా స్తుతించెను.